ஜெய் ஸ்ரீராம். ஸ்ரீராம சரணம் மமா. பரமபாகவத்துலரா, ஆத்மபந்துவுலரா, வால்மீகி மகர்ஷி ரச்சின்சினட்டுவண்டி ஸ்ரீமத் ராமாயணமும் ఎంతటి మహోన్నతమైనదో వారే చెబుతూ ఉన్నారు. తర్వాత లోకమంతటికీ కూడా అదే లక్ష్య గ్రంథము, లక్షణ గ్రంథము కూడా అయినది. కథని కథగా చెప్పుకుంటాం, కానీ అది ఎంత గొప్పది అన్ని రంగాలలో కూడా. అందరూ విమర్శకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు కావచ్చు, రాజనీతిజ్ఞులు కావచ్చు, ఎన్ని విధాలైనటువంటి వారు, యోగులు ఆత్మారాముడంటూ రమించారు రాముని యందు. అలా అన్ని తరగతుల వారు, అలాగే అన్ని వర్గముల వారు, అలాగే ఆమె కథ ఆ తర్వాత అన్ని ప్రక్రియలలో, అంటే గేయాలు, రూపకాలు, నాటకాలు, సాహిత్యము అంటూ ఈనాడు చెప్పబడేది, అలాగే వాంగ్మయము అంటూ ఉన్నటువంటిది, ఇంతటి మహోన్నతమైనది మరొకటి లేదు అని అందరూ కూడా వాల్మీకి మహర్షిని ఆశ్రయించారు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. కాకుంటే కలికాలము, ఈ కాలము, మరి ఈ కాలంలో అలా రకరకాలైనటువంటి విపరీత వ్యాఖ్యానాలు ఎన్నో వెలువడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయగలిగేదంటూ ఏముంటుంది? చేయగలిగితే చెయ్యండి. ఎవరైనా సరే రామకథని వక్రీకరిస్తే మీకు సత్తా ఉంటే నిలవరించండి, లేకపోతే ఒక దండం పెట్టి ఊరుకోండి. చేయగలిగేది లేదు కదా. మనమైనా, నేనైనా అంతే, మీరైనా అంతే. కనుక ఇంకా ఆ రామ చరిత్ర యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఆయన చెప్పినటువంటి రెండే శ్లోకాలు చాలా గొప్ప శ్లోకాలు. ఉదార వృత్తార్థ పదైర్ మనోరమై తదాశ్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షర శ్లోక శతైర్ యశస్వినో యశస్కరం కావ్యముదారధీర్ ముని. ఉదారములైనటువంటి వృత్తములు, వృత్తములు అని అంటే ఆ ఛందస్సుతో చెప్పినటువంటివి, అనుష్టుప్ ఛందస్సు కానీ, జాతులు ఉపజాతులు అంటూ ఆ భాషలో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా చెప్పారు ఆయన. అర్థములు, పదములు మనోరమములైనటువంటివి, శబ్దములు అర్థములు కూడా. అలా సమాక్షరములతో ఉన్నవి శ్లోక శతములు, కొన్ని వందల శ్లోకములతో ఆ ముని, మహా ఉదారుడైనటువంటి ఆ ముని యశస్విన రామస్య కీర్తివంతుడైనటువంటి రాముని యొక్క కావ్యం యశస్కరం కీర్తిమాన్ చకార. కావ్యము యశస్కరమైనటువంటిది అంటే యశస్సు, కీర్తిని కలిగించేటటువంటిది. పుణ్యశ్లోకుడు రాముడు. ఆ రామ కథను వింటే అంటే చాలు, ఇక జీవితానికి మరొకటి ఏమీ అవసరం లేదు. రామ అనే రెండు అక్షరాలే చాలు. కనుక అలాంటిది ఒక పదము కానీ ఒక పాదము కానీ ఆ రామాయణంలో ఎంత మనకి సరైన రీతిలో అవగాహనలోకి తెచ్చుకోగలిగితే చాలు అంటున్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు ఆయనే ఈ శ్లోకంలో, మరలా ఇంకొక శ్లోకంలో. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనత అర్ధవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే ద్వితీయ సర్గ. ఇది రెండవ సర్గ. మొదటిది సంక్షేప సర్గది రామాయణాన్ని నారద మహర్షి చెప్పి వెళ్ళినటువంటిది, అది సూచనగా చేసుకొని రాయవలసింది అని. ఇలా నిశామయధ్వం అంటూ ఉన్నారు వాల్మీకి. వినండయ్యా, ఇది ముని ప్రణీతం. మరి రాసినటువంటి వాడు ముని, ఏ ముని? రామ మంత్ర జప సిద్ధ ముని. రామమంత్ర జపం చేత సిద్ధిని పొందినటువంటి ముని ఈయన. మరి ఇంకా ఎంత గొప్పది అవుతుందో వినండి. చెప్పాడు ఇంకేమి? తదుపగత సమాస సంధియోగం, దీంట్లో ఉపయోగించినటువంటి అంతకుముందు అర్థాన్ని చెప్పి ఇక్కడ శబ్దములు ఎలా ఉంటాయో అక్కడ శబ్దాలు చెప్పారు, శబ్దాలు అర్థాలు ఇక్కడ అక్కడ కూడా చెప్తూ ఉన్నారు. ఎటువంటిది ఇది అని అంటే సామాన్య శాస్త్రానురూప్యేణ ప్రాప్తాః సమాస సంధియోగా యస్మిన్ తత్తథోక్తం. అలాగే సమాసములు సంధులు ఇవే భాషలో ఉండేది. ఈనాటి కాలంలో అసలు తెలుగు చదివేవారైనా మరి సంస్కృతం భాష చదివేవారికి కూడా సమాసాలు సంధులు తెలియని స్థితిలోకి వచ్చేసి ఉన్నారు. అవి ఎందుకు అనవసరం అన్నట్లుగా, కానీ ఎంత భాషా సౌందర్యం ఉంటుందో అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అది సమాసములు సంధులు అంటే ఏ ఏ పదములు కలపాలి, ఏ పదాన్ని కలిపితే ఎలా అందంగా ఉంటుంది. అలా బాహ్యస్వరూపము సంధి అవుతుంది. అంటే ఇప్పుడు రామాలయము అన్నాం, రామ ప్లస్ ఆలయము, ఆ బయట ఆకారము దీర్ఘం వస్తుంది అది, దాన్ని సంధి అంటారు. ఇక రామాలయం అంటే రాముని యొక్క ఆలయము అన్నామనుకోండి, అదే పదానికి రాముడిదేగా మరి ఆలయము గృహము, అలా అర్థాన్ని చెప్పేది సమాసము అంటారు. ఇలా చాలా ఉన్నాయి, తత్పురుష బహువ్రీహి ఇలాంటివి ఎన్నో, ద్వంద్వ ఇట్లాంటి సమాసాలు, అలాంటి సంధులు చాలా సంధులు, పంచసంధి ప్రకరణాలు వ్యాకరణంలో ఉన్నవి. ఇటువంటివన్నీ కూడా ఇక యోగము అనంటే సంహితాహ యోగ పదవ్యుత్పత్తి. యోగము అనంటే పదము యొక్క ఉత్పత్తి, ఒక్కొక్క పదం ఎలా వస్తుంది. రాముడు అంటే రమంతే అస్మిన్ ఇది రామః, అందరూ కూడా ఇతని యందు ఆనందంగా ఇష్టపూర్వకంగా చూస్తూ ఉంటారు ఆయన్ని, అందుకని అతనికి రాముడు అనేది సార్థకం. దాన్ని పదవ్యుత్పత్తి అంటారు. ఇలా ప్రతి పదానికి ఒక్కొక్క ఉత్పత్తి. సీత అంటే నాగేటి చాలుకి ఉన్న పేరు, అంటే నాగేటి చాలులో ఆ కర్రుకి తగిలి పైకొచ్చింది పెట్టి కనుక ఆ తల్లికి సీత అని పేరు. ఇలా పదముల యొక్క ఉత్పత్తులు తెలియచేసేటటువంటివి. ప్రధానమల్ల నిబర్హణ న్యాయేన తర్వ సర్వదోషరాహిత్యస్య ఏతదుపలక్షణం అంటూ ఉన్నారు. ప్రధానమల్ల నిబర్హణ న్యాయమని ఒక న్యాయము అంటే దాంట్లో గొప్పవాడు మల్లుడు, బలం కలిగినటువంటి వాడు అనుకోండి వారు అందరికంటే, అతడిని జయిస్తే ఇక మిగిలిన వాళ్ళందరినీ గెలిచారని ఇంకా వేరే చెప్పవసరం లేదు కదా. అలాగే ఇట్లా వీటిల్లో దోషాలు లేవనంటే ఇక లేవు, దోషాలు అనేవి దీని యందు ఏమీ లేవు అని సర్వదోషరాహిత్యాన్ని చెప్పారు. అధ కావ్యగుణాన్ ప్రాధాన్యేన దర్శయతి, ఇక కావ్యగుణాలని ప్రధానంగా చెబుతూ ఉన్నారు. సమమధురోపనతార్థ వాక్యబద్ధం ఈ రఘువర చరితం, సమమధుర ఉపనత అర్ధ వాక్యబద్ధం అన్నారు. అక్కడ ఉపగత సంధి, ఇక్కడేమో ఉపనతము అంటే సర్వ సమైర్ మధురై ఉపనత అర్ధైర్ వాక్యైర్ బద్ధం రచితం, సమానమైనటువంటి బంధములతో కూడినటువంటి అర్థములు, సరైనటువంటి తగిన అర్థములతో కూడిన వాక్యముల చేత రచింపబడినది. ఇది సమతా లక్షణం, దీనిని చూసే దండి చెప్పాడు. సమం బంధేషు అవిషమం తే మృదుస్ఫుట మధ్యమా ఇది మాధుర్య లక్షణం అంటది. అంటే బంధ లక్షణం సమం అంటే ఆ రాసినటువంటి శ్లోకాల యొక్క పదముల యొక్క కూర్పు. ఇక మాధుర్యం ఏమిటంటే మధురం రసవద్వాచి వస్తున్యపి, రసము రసము అనంటే శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంతాదులు భక్తి మొదలైనటువంటివి రసములు. ఇవి రసవంతములై ఉన్నటువంటివి, ఏ దేనిని చెప్పబూనితే ఆ రసమే చిప్పిల్లేటట్లుగా చేసేటటువంటి రచన ఇది. అది మధురము అంటే. ఇక ఉపనతార్థత్వం అర్ధవ్యక్తి, ఉపనతార్థము అని అంటే ఏంటంటే అర్థము ప్రస్ఫుటంగా మనకు తెలియటం. అర్ధవ్యక్తిరనేయత్వం అర్ధస్య ఇది, అంటే అర్ధవ్యక్తి అని అంటే అర్థాన్ని తెలియచేసేటటువంటిది ఇది రఘువర చరితం అంటూ ఉన్నారు. దశ శిరసశ్చ వధం, ఇది రాముని యొక్క చరిత్ర. రఘువంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి రాముని యొక్క చరిత్ర. మునినా వాల్మీకినా మయా ప్రణీతం, నేనే రాశా అని చెబుతూ ఉన్నాడు ఆయన. దశశిరసశ్చ వధం, దశశిరస్సుడు అంటే రావణుడు, రావణస్య వధం అధికృత్య కృతం గ్రంథం. ఈ గ్రంథము రావణ వధను అధికరించి చెప్పబడింది. అంటే రావణవధ ప్రధానము, చివరొక రాముని యొక్క జననముతో ఆరంభమై రావణుని యొక్క వధతో ఈ కథ ముగింపబడుతూ ఉన్నది అన్నారు ఆయన. ఇషామయధ్వం వినండియా అంటూ ఉన్నారు. ఇక్కడ ఉత్తరకాండ సంగతి ఏమీ రాలేదు కనుక గోవిందరాజు ఆయనైతే చెప్పలేదు, కానీ ఇక్కడ ఆ తర్వాత తిలక వ్యాఖ్యానము దాంట్లో చెబుతూ ఉన్నారు ఆయన. ఉత్తరకాండం తు అస్య ఖిలం భారతస్య హరివంశవత్. ఉత్తరకాండ అనేది మహాభారతానికి హరివంశంలాగా అంటూ ఉన్నారు. అది ఖిలము అన్నారు. ఖిలము అంటే అర్థం ఏంటంటే పూరణ కోసం రాసేది. అది ఎవరు రాశారనేది చెప్పలేము. చాలామంది వాల్మీకి అంటారు, మరికొందరు కాదంటారు. అది ఏమిటో మనకి, మనకేమీ నిగ్గు తేల్చుకోవాల్సిన విషయం ఏమీ మనకేమీ కాదు. అది అది ఎవరి అభిప్రాయాన్ని బట్టి వారిది. ఆ ఉత్తరకాండ కథ, ఆ కథలో కూడా లవకుశులతో జరిగినటువంటి యుద్ధాన్ని కొందరు చెప్పారు, మరికొందరు అసలు యుద్ధమే చెప్పలేదు. అలాగే యుద్ధం జరిగింది లక్ష్మణుని కుమారులు అలాగే రాముని కుమారులతో జరిగినాయి అని కొన్ని నాటకాలు, ఇంకా ఎందరో రకరకాలుగా. చివరికి అమ్మవారు భూమిలోకి వెళ్ళలేదు, తిరిగి మళ్ళీ అయోధ్యకే వచ్చింది అని మరికొందరు. అసలు అడవులకే వెళ్ళలేదు అని కొందరు. దానికి ఒక్క రకంగా చెప్పలేదు, రకరకాలుగా చెప్పారు. మరి అది ఖిల భాగం కనుక అందుకే దానిని పూర్తిగా కలపటానికి సాధ్యపడదు. కాకపోతే ఈ గాయత్రి మంత్రము చేత ప్రతిపాదింపబడినది 24,000 అనేవాళ్ళు మాత్రం తెచ్చుకుంటారు. నా ఉద్దేశం అయితే గాయత్రి ఎందుకు? అసలు గాయత్రి ఏమిటి? రామ అనే రెండు అక్షరాలతో మనకి ఇంత గొప్ప అర్థం వస్తూ ఉంటే మళ్ళీ ఏదో గాయత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఆ తోక తగిలించి ఇదేదో చేయాలని చూస్తారు ఎందుకో నాకు అర్థం కాదు. రెండు అక్షరాలు చాలు, అది అద్భుతమైనటువంటి రామ అనేది అందరూ ఏ కాలంలోనైనా ఎప్పుడైనా దాన్ని జపం చేసుకోవచ్చు. మళ్ళీ గాయత్రి అనగానే వాళ్ళు చదవకూడదు, వీళ్ళు చదవకూడదు, ఈ నియమాలు ఆ నియమాలు, ఎవరికి కావాలి ఈ నియమాలు? ఆ చదువుకునేవారికి ఎవరికో, గాయత్రి చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి చేసుకొనియండి ఆ నియమాలు, మనకేం అవసరం లేదు. రామ రెండు అక్షరాలు చాలు, ఏమి అవసరం లేదు. కనుక దానిని కూడా అంతా మనం అసలు ఒక ప్రధానముగా ఒక ఆలోచన చేయవలసిన అవసరమే కనపడదు. ఇది ఎక్కడ మనకి ఇక్కడికి అసలు కనపడతలేదు. నారద మహర్షి చెప్పలేదు, ఇక్కడ మనకి కావ్యంలోనూ ఆయన చెప్పలేదు. ఏం చెప్పినా ఏం చెప్తూ ఉన్నారు అంటే రఘువర చరితం అని చెప్తూ ఉన్నారు. రాముని కథ, దశశిరస రావణవధ, పౌలశ్చవధ, ఇంకా ముందు కూడా చెప్తారు. అసలు సీతాదేవి కథే అంటాడు ఆయన ఇంకా ముందుకెళ్ళిన తర్వాత. అలా వచ్చింది, అలా చెప్పుకుందాం. కనుక దీనిని వినండి అంటూ ఉన్నాడు ఆయన. ఈ వంశస్థ వృత్తము, పుష్పితాగ్ర వృత్తము అంటే లక్షణాలు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ముందు చెప్పినవన్నీ అనుష్టుపు 8 అక్షరాలు ఉంటాయి. వీటికి వేరే గణాలు వేరుగా ఉంటాయి వీటికి. కనుక మనకంతా అంత ఛందస్సుతో పని లేదు. ఆ ఛందస్సు కావలసిన వాళ్ళు తెలుసుకుంటారు. అంటే శ్లోక రచనకి ఉపయోగపడేది ఛందస్సు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే వంశస్థ జతౌతు వంశస్థ ముదీరితం జరౌ ఇటి. జ అంటే గణములు, జతౌ అంటే జగణము తగణము, అలాగే జరౌ అంటే జగణము రగణము వరుసనే ఉంటే జ త జ ర, దాన్ని వంశస్థ వృత్తము అంటారు. అలాగే ఏది వంశస్థ వృత్తం ఏది? ఉదార వృత్తార్థపదైర్ మనోరమై అనే శ్లోకం వంశస్థ వృత్తము. తదుపగత సమాస సంధియోగం అనేది పుష్పితాగ్ర వృత్తము. ఇది ఈ వృత్తాలు. సరే అంతా ఛందస్సుది, వాటి రచన చేసేటటువంటి కవులకు ఎక్కువ అవసరమైనటువంటిది. ఇక ఆ తరువాత మూడవ సర్గలోకి పోదాం. శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మ ధర్మ సంహితం యత్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్య ఉదకం సంయంగ్ ముని స్థిత్వా కృతాంజలిః. ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణ అన్వేషతే గతిం రామలక్ష్మణ సీతాభిః రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి. మొత్తము ఇలా ఒక ప్రణాళిక వేసుకొని ఆ మహర్షి ఆచమనం చేసి తూర్పు ముఖంగా కూర్చొని నారద మహర్షికి తలంచుకొని బ్రహ్మదేవుడిని తలంచుకొని ఒక నమస్కారం చేసి ఇక రచన చేస్తూ ఉన్నాడు ఆయన. నడుస్తూ ఉన్నది, గంటం వెళ్ళిపోతూ ఉన్నది. ఎలా ఉన్నది అని అంటే అవన్నీ ఆయనకి కనపడుతూ ఉన్నాయట. ఒక సినిమా రీలు కనిపించినట్లుగా రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు, వారి వారి అభిప్రాయాలు, వారి వారి మాటలు, కైక, ఆ రాష్ట్ర ప్రజలు, అలా నవ్వులు, మాటలు, చేష్టలు, చేతులు తిప్పటాలు, ఇవన్నీ కూడా యథావత్తు సంప్రపశ్యతి మొత్తం చూస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడ మనస్సులో కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీ తృతీయే నచతదా యత్ప్రాప్తం చరతావని. స్త్రీ తృతీయన రాముడు, లక్ష్మణుడు, సీతామహాదేవితో కలిసి అడవుల్లో తిరిగేది. సత్యసంధేన రామేణ తత్సర్వం చ అన్వవేక్షితం తతః పశ్యతి ధర్మాత్మ తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముజ్జతః. పాణవు ఆమలకం, నిన్న మొన్న చెప్పుకున్నాం కదా భోజరాజు చెప్పాడు అని, అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయను చూసినట్లుగా చూశాడు. ఆ చరిత్ర అంతా కూడా అలా కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విశ్రుతం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః. రత్నములతో కూడిన సముద్రంలాగా, అలాగే కామ ధర్మ అర్థ మోక్ష సంబంధమైనటువంటి విషయములన్నీ సర్వశ్రుతి మనోహరం. అప్పటి వరకు వచ్చిన వాంగ్మయములో ఉన్నటువంటి మనోహరమైనటువంటి విషయములు అన్నీ కూడా ఆ నారద మహర్షి చేత విన్నవి మొత్తము ధారాళంగా ఈయనకి నడిచిపోతూ ఉన్నది హృదయంలో అంతా కూడా. రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి, భగవాన్ నారదుడికి భగవాన్ అంటూ ఉన్నారు ఇక్కడ. అంటే అప్పటికీ జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజ అనే ఈ గుణములు కూడా ఆయనకి ప్రస్ఫుటమైన అలా ఆయన రచన చేశారు. చకార రామచరితం రచన చేశారు అన్నారు. ఇక తర్వాత ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఇది మూడవ సర్గ, దాదాపు నాలుగవ సర్గ కూడా ఒక ఉపోద్ఘాతంలాగానే ఉంటుంది. ఐదు నుంచి కూడా కుశలవులు వచ్చి రామకథ పాడటం ఆరంభిస్తారు. అక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది. ప్రధాన విషయాలను ప్రధాన మల్ల బర్హణ న్యాయం అన్నట్లుగా చూసుకుంటూ ముందుకు సాగుదాం. మరి 21,000 ఇక్కడ వరకు పట్టాభిషేకం వరకు 21,000 శ్లోకాలు. మరి అన్నీ చదువుకుంటూ వెళ్ళటం అని అంటే ఏనాటికి అవుతుంది? మనకి ఇక్కడ ఉన్న సమయం 20 నిమిషాలు దాటితే ఇది రాదు దీంట్లోకి. మరి గంటలు గంటలేమో వినలేరు. ఇక్కడికే ఎక్కువని అనిపించేటటువంటివి మనం చూస్తూ ఉంటే అలా అనిపిస్తూ ఉన్నాయి. కనుక వీలైనంతగా వెళ్ళిపోతూ ఉంటాను. దయచేసి రామకథ అంతా మాత్రం విశేష విషయాలన్నీ వ్యాఖ్యానాలలో ఉన్నవి అన్నీ కూడా మనం ముచ్చటించుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్.